92వ విడత లవణ చరిత్ర. రాముడు, గురుదేవ, నాకు 4 ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. 1, దేహము, ఆత్మ, వీటిలో కర్మఫల భోక్త ఎవరో చెప్పండి. 2, మా యొక్క స్వరూపాన్ని ఇంకా వివరించండి. 3, లవణచక్రవర్తి ధర్మాత్ముడు కదా, ఆయనకు ఇలాంటి దోహకం ఎందుకు కలిగింది? 4, ఆ ఇంద్రజాలికుడు ఏమైపోయాడు? వశిష్ఠుడు, రామ, ముందు కర్మఫలభోక్త గురించి చెప్తాను. చిదాకాశంతో తాదాత్మ్యాన్ని పొందిన మనస్సే కర్మఫలభోక్త. ఆయసర్వ్ 145. కర్తృత్వ భోక్తృత్వాలే మా యొక్క స్వరూపం. ఇక నీ 3-4 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే లవణచరిత్ర కథ కొంత మిగిలిపోయి ఉందన్నానే, అది చెప్పాలి. విను రామ, ఈ లవణచక్రవర్తి మీ వంశంవాడే. ఇతని తాత పేరు హరిశ్చంద్రుడు. ఆయన చాలా సమర్థుడు. ఆయన రాజసూయాగం చేశాడు. ఈ లవణుడు అంత సమర్థుడు కాదు, అయినా తాతగారిలాగానే రాజసూయ యాగం చెయ్యాలనే ఆశ పుట్టింది. రాజసూయాగం అంటే అప్పటికీ భూమి మీద ఉన్న రాజులందరినీ జయించి తనకు సామంతులుగా చేసుకున్నాక చేయవలసిన యాగం. అది తన వల్ల అయ్యే పని కాదు. ఇప్పుడు తను ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని ఆలోచించి చివరికి మానసిక యాగం చేసినా కూడా అంతటి ఫలితం వస్తుందని తెలుసుకొని అందుకు సిద్ధపడ్డాడు. రాజ్యభారం మంత్రులమీద పెట్టి 1 సంవత్సరంపాటు ఏకాంతంగా కూర్చొని మనస్సును ఏకాగ్రం చేసి పరిపూర్ణమైన శ్రద్ధతో రాజసూయ యాగం అంతా మానసికంగా నిర్వహించేశాడు. చివరికి యజ్ఞదీక్షగా తన రాజ్యం అంతా ఋత్విక్కులకు పంచి ఇచ్చేశాడు. ఇది మానసికంగానే. ఇలా 1 సంవత్సరంపాటు మానసిక యాగం చేసి ఆ తరువాత మామూలు వ్యవహారాల్లోకి వచ్చాడు. ఆ తరువాత కొంతకాలానికి నేను చెప్పిన ఇంద్రజాల సంఘటన జరిగింది. ఆ రోజు ఆ సభలో నేను కూడా ఉన్నానని చెప్పాను కదా. ఆ సభలో ఉన్న పెద్దలంతా ధర్మాత్ముడైన ఆ రాజుకి ఇలాంటి చేదు అనుభవం కలగటానికి కారణమేమిటని నన్నడిగారు. నేను సమాధిలోకి వెళ్లి దివ్యదృష్టితో చూసి ఇలా చెప్పాను, సభికులారా, మీ రాజు 1 సంవత్సరంపాటు అవిచ్ఛిన్నంగా మానసిక రాజసూయ యాగం చేశాడు. రాజసూయ యాగం చేసినవాడు 12 సంవత్సరాలపాటు నానా కష్టాలు అనుభవిస్తాడని శాస్త్రంలో ఉంది. మీ రాజు మానసిక యాగం చేశాడు కనుక ఆ కష్టాలు కూడా మానసికంగానే అనుభవించవలసి ఉంది. ఆ కష్టాన్ని అందించేందుకే దేవేంద్రుడు తన దూతను ఆ ఇంద్రజాలికుడి రూపంలో పంపాడు. అందుకే మీ రాజు మానసికంగా దోహకాన్ని అనుభవించటం పూర్తి కాగానే అతడు మాయమైపోయాడు. రామ, ఇప్పుడు చెప్పిన సన్నివేశంతో నీ 3-4 ప్రశ్నలు తేలిపోయాయి. లవణ చరిత్ర ఇంకా కొంత మిగిలి ఉంది. అది చెప్పే ముందు ఈ సన్నివేశాలను తాత్వికంగా సమన్వయించి చూపిస్తాను. చూడు రామ, మనస్సే అన్ని పనులకు కర్త, అన్ని కర్మఫలాలకు భోక్త అని పూర్వం చెప్పాను. ఇప్పుడు చెప్పిన ఘట్టాలు దీనిని నిరూపిస్తున్నాయి. లవణుడి మనస్సే గదా 60 సంవత్సరాలకు కర్త, ఆ మనస్సే గదా ఆ సుఖదుహకాలకు భోక్త. కనుక దానిని లొంగదీసుకో దలుచుకున్నవాడు మొదట దాన్ని హఠయోగంతో పదును పెట్టాలి, రాజయోగంతో శుద్ధి చెయ్యాలి, చివరికి నిర్వికల్ప సమాధితో లయం చెయ్యాలి. ఇదే జ్ఞానస్థితి. ఈ 116వ సర్గలో వాల్మీకి కొంత పద్యాన్ని కొంత గద్యాన్ని వ్రాశాడు. కొట్ ఆయసర్వ్ 146.